Alleluia, Alleluia, Alleluia. Chapandi. Alleluia, Alleluia, Alleluia. Once again. Alleluia, Alleluia, Alleluia. Nindanuve na gunde. మీరంతా శాపమైనా గాలి కూడా గేలి చేసిన నీవేనా చెలిమి చాలి లేని ఇలాలోన గేలి చేసిన నీవేనా చెలిమి చాలి లేని ఇలాలోన చెప్పండి. గుండె నిండా యేసు ఉంటే కన్నీళ్ళే ముత్యాలు.